అత ద్వితీయాష్టక సప్తమ ప్రశ్న ప్రారంభ. త్రివత్స్తోమో భవతి బ్రహ్మవర్చసం వై త్రివృత్ బ్రహ్మవర్చసమేవరుంధే. అగ్రిష్టోమ సోమో భవతి బ్రహ్మవర్చసం వా అగ్రిష్టోమ బ్రహ్మవర్చసమేవరుంధే. రథంతరగుంసామ భవతి బ్రహ్మవర్చసం వై రథంతరం బ్రహ్మవర్చసమేవరుంధే. పరిస్రజీ హోతా భవతి అరుణో మిర్నిరస్తి శుక్ర ఏతద్వై బ్రహ్మవర్చసస్య రూపం. రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధే. బృహస్పతిరకామయత దేవానాహం పురోధాం గచ్చేయమితి స ఏతం బృహస్పతి సవమపశ్యత్ తమాహరత్ తేనాయజత తతతో వై స దేవానాహం పురోధామగచ్చత్. యః పురోధాకామ స్యాత్ స బృహస్పతి సవేన యజేత పురోధామేవ గచ్చతి. నస్య ప్రాదస్య వనే సన్నేషు నారాశంసేషు ఏకాదశ దక్షిణానీయంతే. ఏకాదశమాభ్యందినే సవనే సన్నేషు నారాశంసేషు ఏకాదశ తృతీయ సవనే సన్నేషు నారాశంసేషు త్రయస్త్రిగుంషత్ సంపద్యంతే. త్రయస్త్రిగుంషద్వై దేవతాః దేవతా ఏవావరుంధే. అశ్వశ్చతుస్త్రిగుంశః ప్రజాపత్యో వా అశ్వః. ప్రజాపతిశ్చతుస్త్రిగుంశో దేవతానాం. యావతీరేవ దేవతాః తా ఏవావరుంధే. కృష్ణాజినే భిషించతి బ్రహ్మణో వా ఏతద్రూపం యత్కృష్ణాజినం. బ్రహ్మవర్చసేనైవైరగుంసమర్థయతి ఆజ్యేనాభిషించతి తేజో వా ఆజ్యం. తేజ ఏవాస్మిన్ దధాతి రాజ్ఞేయో భవతి అగ్నిముఖాహ్యుర్భిః. అథ యత్ పౌష్ణః పుష్టిర్వై పూషా పుష్టిర్వైశ్యస్య పుష్టిమేవరుంధే. రసవాజసావిత్రః అథ యత్ వాష్ట్రః త్వష్టాహి రూపాణి వికరోతి నిర్వరుణత్వాయ వారుణః. అథోయ ఏవ కశ్చ సాన్ సూయతే సహివారుణః. అథ యద్వైశ్వదేవః వైశ్వదేవో హి వైశ్యః. అథ యన్మారుతః మారుతో హి వైశ్యః. సప్తైతాని హవీపుంషి భవంతి సప్తగణా వై మరుతః. ఋష్యః పష్ఠౌ హి మారుత్యాలభ్యతే విడ్వై మరుతః. ఇష ఏవై తన్మధ్యతోభిషిచ్యతే. తస్మాద్వా ఏష విషః ప్రియః. ఇషో హి మధ్యతోభిషిచ్యతే. వృషభచర్మేధ్యభిషించతి స హి ప్రజనయిత దధ్నాభిషించతి. ఊర్ధ్వా అన్నాద్యం దధి ఊర్జైవైనమన్నాద్యేన సమర్థయతి. ఇదాగ్నేయో భవతి ఆగ్నేయో వై బ్రాహ్మణః. అథ యత్ సౌమ్యః సౌమ్యో హి బ్రాహ్మణః. రసవాజైవ సావిత్రః. అథ యత్ బార్హస్పత్యః. ఏతద్వై బ్రాహ్మణస్య వాత్మనీయం. అథ యదగ్నే సోమీయః ఆగ్నేయో వై బ్రాహ్మణః. తౌ యదా సంగచ్ఛేతే అథ వీర్యావత్తరో భవతి. అథ యత్సారస్వతః. ఏతద్ధి ప్రత్యక్షం బ్రాహ్మణస్య వాక్పతీయం. నిర్వరుణత్వాయైవ వారుణః. అథోయ ఏవ కశ్చ సాన్ సూయతే స హి వారుణః. అథ యద్యా వా పృథివ్యః. ఇంద్రో వృత్తాయ వజ్రముదయచ్చత్. అంద్యా వా పృథివీనాన్వమన్యేతాం. తదమేతేనైవ భాగధేయేనాన్వమన్యేతాం. వజ్రస్య వా ఏషోనుమానాయ అనుమత వజ్రస్సూజాత ఇతి. అష్టావేతాని హవీవుంషి భవంతి. అష్టాక్షరా గాయత్రీ. గాయత్రీ బ్రహ్మవర్చసం. గాయత్రీయైవ బ్రహ్మవర్చసమవరుంధే. హిరణ్యేన ఘృతముత్పునాతి తేజస ఏవ రుచే. కృష్ణాజినే భిషించతి బ్రహ్మణో వా ఏతదృక్సామయో రూపం యత్కృష్ణాజినం. బ్రహ్మన్నేవైన మృక్సామయో రధ్యభిషించతి ఘృతేనాభిషించతి. తథా వీర్యావత్తరో భవతి. న వై సోమేన సోమస్య సమోస్తి. హతో హ్యేషః అభిషుతో హ్యేషః. నహి హతః సూయతే సౌమేగుం సూతవశామా లభతే. సోమో వీరే తోధాః. రేత ఏవ తద్దధాతి సౌమ్యర్చాభిషించతి రేతోదాహ్యేష రేత సోమ రేత ఏవాస్మిన్ దధాతి యత్కించ రాజసూయమృతే సోమం తత్సర్వం భవతి అషాఢం గత్సుకృతనా సుపప్రిం సువర్షామప్స్వాం వృజనస్య కోపాం భరేషు జాగుంసుక్షితిగుంసుశ్రవసం జయంతం త్వామనుమదేమ సోమ యో వై సోమేన సూయతే సదేవ సవః యః పశునా సూయతే సదేవ సవః యైష్ట్యా సూయతే సమనుష్య సవః ఏతం వై పృథయే దేవాః ప్రాయచ్ఛన్ తతో వై సోప్యారణ్యానాహం పశూనామ సూయత యావతీః కియతీశ్చ ప్రజావాచం వదంతి తాసాగుం సర్వాసాగుం సూయతే యేతేన యజతే యౌచైనమేవం వేద నారాశగస్యర్చాభిషించతి మనుష్యా వై నరాశగుంసః నిన్హత్యవావైతత్ అర్థాభిషించతి యత్కించ రాజసూయమనుత్తర ఏవీకం తత్సర్వం భవతి ఏ మే పంచాశతం దదుః అశ్వానాగుంసధస్తుతిః ద్విమదగ్నే మహిశ్రవః బృహత్కృధి మఘోనాం బృవరమృత నృణాం ఏషగో సవః షట్రిగుంశ ఉక్ష్యో బృహత్సామా అవమానే కణ్వరథంతరం భవతి యో వైవాజపేయః స సమ్రాట్ సవః సోరాజసూయః సవరుణ సవః ప్రజాపతి స్వారాజ్యం పరమేష్ఠీ స్వారాజ్యం గౌరేవ గౌరివ భవతి యేతేన యజతే యౌచైనమేవం వేద ఉభే బృహద్రథంతరే భవతః తద్ధిస్వారాజ్యం అయుతం దక్షిణాః తద్ధిస్వారాజ్యం రైధృషాభిషించతి తద్ధిస్వారాజ్యం అనుద్ధతే వేద్యై దక్షిణత ఆహవనీయస్య బృహత స్తోత్రం ప్రత్యభిషించతి ఇయం వావరథంతరం అసౌ బృహత్ అనయోరే వైనమనంతరిహితమభిషించతి పశుస్తోమో వా ఏష తేన గో సవ క్షత్రగుంశ సర్వ రేవజ్జాతః సహసా వృద్ధః క్షత్రాణాం క్షత్రభృత్తమోవయోధాః మహాన్మహిత్వేతస్తభానః క్షత్రే రాష్ట్రే చ జాగృహి ప్రజాపతే స్వాపరమేష్ఠినః స్వారాజ్యేనాభిషించామీత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి శిబుంభే వ్యాఘ్ర ఉదజా ప్రజాకౌ ఋషిరగ్నౌ బ్రాహ్మణే సూర్యేయా ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సా న ఆగన్వర్చసా సంవిధానా యా రాజన్యే దుందుభావాయతాయా అశ్వస్య క్రంద్యే పురుషస్య మాయౌ ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సా న ఆగన్వర్చసా సంవిధానా యా హస్తిని ద్వీపిని యా హిరణ్యే త్రిశిరశ్వేషు పురుషేషు కోశో ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సా న ఆగన్వర్చసా సంవిధానా రథే అక్షేషు వృషభస్య వాజే వాతే పర్జన్యే వరుణస్య సుష్మే ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సా న ఆగన్వర్చసా సంవిధానా రాడసి విరాడసి సమ్రాడసి స్వరాడసి ఇంద్రాయత్వా తేజస్వతే తేజస్వంతగ్శ్రీణామి ఇంద్రాయత్వోజస్వత ఓజస్వంతగ్శ్రీణామి ఇంద్రాయత్వాపజస్వతే పజస్వంతగ్శ్రీణామి ఇంద్రాయత్వాయుష్మత ఆయుష్మంతగ్శ్రీణామి తేజోసి అత్తే ప్రయచ్ఛామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వచ్ఛిరో అస్తు మే తేజస్వాద విశ్వత ప్రత్యం తేజసా సంపివృద్ధిమా ఓజోసి అర్థే ప్రయచ్ఛామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వచ్ఛిరో అస్తు మే ఓజస్వాద విశ్వత ప్రత్యం ఓజసా సంపివృద్ధిమా తజోసి అర్థే ప్రయచ్ఛామి పజస్వదస్తు మే ముఖం పయస్వచ్ఛిరో అస్తు మే పయస్వాన్ విశ్వత ప్రత్యం పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్ఛిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యం ఆయుషా సంవివృద్ధిమా ఇమమగ్న ఆయుషే వర్చసే గృధి ప్రియగుం రేతో వరుణ సోమరాజన్ మాతే వాస్మా అదితే శర్మ యచ్చ విశ్వేదేవా జగదష్టర్యథా సత్ ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః శరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచా అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభోః అపాణ్యోద్రవణే రసః తమహమస్మా ఆముష్యాగణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ్య ఊర్మౌరసః తమహమస్మా ఆముష్యాయణాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి అపాయ్యో మధ్యతోరసః తమహమస్మా ఆముష్యాయణాయ ఉష్యే ప్రజననాయ గృహ్ణామి అపాయ్యో యజ్ఞయోరసః తమహమస్మా ఆముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తా సపత్నః ఆతిష్ఠమిత్రవర్ధనః తుభ్యం దేవా అధిగ్రవన్ అంకౌన్యంకామభిత ఆతిష్ఠవృత్రహన్రథం ఆతిష్ఠంతం పరివిశ్వే అభూషన్ శ్రియం వసానశ్చరతి స్వరోచాః మహత్తదస్యాసురస్య నామ ఆ విశ్వరూపో అమృతానితస్థౌ అనుత్వేంద్రో మదత్వను బృహస్పతిః అనుసోమో అన్వగ్నిరావీత్ అనుత్వా విశ్వే దేవా అవంతో అనుసప్తరాజానో యముతాభిషిక్తాః అనుత్వా మిత్రా వరుణావిహావతం అనుద్యావా పృథివీ విశ్వశంభో సూర్యో అహోభిరనుత్వావత్ చంద్రమా నక్షత్రైరనుత్వావత్ యోశ్చత్వా పృథివీ చ ప్రచేతసా శుక్రో బృహద్దక్షిణాత్వా వివర్త అనుస్వధా చకిత పుంసోమో అగ్నిః ఆయం పృణక్తు రజసి ఉపస్థం ప్రజాపతిః ప్రజా అసృజత తా అస్మాత్ సృష్టాః పరాచీరాయన్ స ఏతం ప్రజాపతిరోదనమపశ్యత్ సోన్నం భూతో తిష్ఠత్ తా అన్యత్రాన్నాద్యమమిత్వా ప్రజాపతిం ప్రజా ఉపావర్తంత అన్నమేవైనం భూతం పశ్యంతే ప్రజా ఉపావర్తంతే యేతేన యజతే యౌచైనమేవం వేద సర్వాణ్యన్నాని భవంతి సర్వే పురుషాః సర్వాణ్యేవాన్నాన్యవరుంధే సర్వాన్ పురుషాన్ రాటసి విరాటసేత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి యద్ధిరణ్యం దదాతి తేజస్తేనావరుంధే యక్తిసృధన్వం వీర్యంతేన యదష్ట్రాం పుష్టింతేన యత్కమండలం ఆయుష్టేన యద్ధిరణ్యమాబధ్నాతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవాస్మిన్ దధాతి అథో తేజో వై హిరణ్యం తేజ ఏవాత్మన్ ధత్తే యజోధనం ప్రాశ్నాతి ఏతదేవ సర్వమవరుధ్య తదస్మిన్నేకధాధాత్ రోహిణ్యాం కార్యః యద్బ్రాహ్మణ ఏవ రోహిణీ తస్మాదేవ అథో వర్ష్మై వైనగుం సమానానాం కరోతి ఉద్యరా సూర్యేణ కార్యః ఉద్యంతం వా ఏతగుం సర్వాః ప్రజా ప్రతినందంతి దిదృక్షేణ్యోదర్శనీయో భవతి య ఏవం వేద బ్రహ్మవాదినో వదంతి అవేత్యోమభృచర్దర్భపుంజీలై పవయతి తత్స్విదేవాైతి తన్నాదైతి త్రిభిః పవయతి త్రయ ఇమే లోకాః ఏభిరేవైనం లోకైః పవయతి అథో అపాం వా ఏతత్తేజోవర్చః యద్దర్భాః యద్దర్భపుంజీలైః పవయతి అపామేవైనం తేజసావర్చసాభిషించతి ప్రజాపతిరకామయత బహోర్భోజాం స్యామితి స ఏతం పంచశారదీయమపశ్యత్ తమాహరత్ తేనాయజత తతో వై స బహోర్భూయానభవత్ యః కామయేత బహోర్భూయాన్ స్యామితి స పంచశారదీయేన యజేత బహోరేవ భూయాన్ భవతి మరుత్స్తోమో వా ఏషః మరుతో హి దేవానాం భూయిష్ఠాః బహుర్భవతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద పంచశారదీయో భవతి పంచమా ఋతవః సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్ఠతి అథో పంచాక్షరా పంక్తి పాంతో యజ్ఞ యజ్ఞమేవరుంధే సప్తదశగ్రస్తోమానాతియంతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతేవాప్తై అగస్త్యో మరుద్భ్య ఉక్ష్ణః ప్రౌక్షత్ తానింద్ర ఆదత్త తరేణం వజ్రముద్యత్యాభ్యాయంత తానగస్త్యశ్చైవేంద్రశ్చ కయాశుభీయే నాశమయతాం కాంఛాంతానుపాహ్వయత యత్కయాశుభీయం భవతి శాంతై తస్మాదేత ఐంద్రామారుతా ఉక్షాణః సమనీయా భవంతి త్రయః ప్రథమే హన్నా లభ్యంతే ఏవం ద్వితీయే ఏవం తృతీయే ఏవం చతుర్థే పంచోత్తమే హన్నా లభ్యంతే వరిషిష్ఠమి బహ్యేతదః వరిషిష్ఠ సమానానాం భవతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద స్వారాజ్యం వా ఏష యజ్ఞః ఏతేన వా ఏకయా వా కాంధమః స్వారాజ్యమగచ్చత్ స్వారాజ్యం గచ్చతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద మారుతో వా ఏష స్తోమః ఏతేన వై మరుతో దేవానాం భూమిష్ఠా అభవన్ భూయిష్ఠ సమానానాం భవతి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద పంచశారదీయో వా ఏష యజ్ఞః ఆ పంచమాత్పురుషాదన్నమత్తి య ఏతేన యజతే య ఉచైనమేవం వేద సప్తదశగ్స్తోమానాతియంతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరేవనేతి అస్యాజరాసో దమామరిత్రాః అర్చద్ధూమాసో అగ్నయః పావకాః శుచీచయశ్వాత్రాసో భురణ్యవః వనర్షదో వాయవో న సోమాః యజానో మిత్రావరుణా యజాదేవాగుం ఋతం బృహత్ అగ్నేయక్షిస్వందమం అశ్వినా పిబతగుం సుతం దేద్యగ్నే శుచివ్రత ఋతునా యజ్ఞవాహస ద్వేరూపే చరత స్వర్థే అన్యాన్యా వత్సముపధాపయేతే హరిరణ్యస్యాం భవతి స్వధావాన్ శుక్రో అన్యస్యాం దదృశే సువర్చాః పూర్వా పరంచరతో మాయజీతౌ శిశో క్రీడంతౌ పరిజాతో అధ్వరం విశ్వాన్యన్యో భువనాభిచష్టే ఋతూరన్యో విదధజ్జాయతే పునః త్రీణి శతాత్రిసహస్రాణ్యగ్నిం త్రిగుంశ్చ దేవానవచాసపర్యన్ ఔక్షన్ ధృవైరాస్తృణం బరిహిరస్మై ఆదిద్ధోతారణ్యషాదయంత అగ్నినాద్విస్ సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా హవ్యవాడ్జుహ్వాస్యః అగ్నిర్దేవానాంజఠరం పూతదక్షః కవిక్రతుః దేవో దేవేభిరాగమద్ అగ్నిశ్రియో మరుతో విశ్వకృష్టయః ఆత్వేషముగ్రమవీమహే వయమ్ ఏ స్వానినో రుద్రియా వర్షనిర్నిజః సిగంహానహే శక్రతవః సుదానవః యదుత్తమే మరుతో మధ్యమే వా యద్వావమే సుభగాసో దివిష్ఠ తతో నో రుద్ర ఉతవాన్వస్య అగ్నే విత్తాద్ధవిషో యద్యజామః లీడే అగ్నిగ్స్వవసన్నమోభిః ఇహ ప్రసప్తో విచగత్కృతన్నః రథైరివ ప్రభరే వా జగద్భిః ప్రదక్షిణిన్మరుతాగస్తోమమృద్ధ్యాం శృతిశ్రుత్కర్ణబన్భిభిః దేవైరగ్నే సజావభిః ఆసీదంతు బరిహిషి మిత్రో వరుణో అర్యమా ప్రాతర్యావాణో అధ్వరం విశ్వేషామతిర్యజ్ఞానాం విశ్వేషామతిర్మానుషాణాం అగ్నిర్దేవానామవ ఆవృణానః సుమృడేకో భవతు విశ్వవేదాః త్వే అగ్నే సుమతిం భిక్షమాణాః దివిశ్రవో దధిరే యజ్ఞయా సహ నక్తా చ చక్రురుషసా విరూపే కృష్ణం చ వర్ణమరుణం చ సంధుః త్వామగ్న ఆదిత్యా స ఆస్యం త్వాం జిహ్వాగుంశుచయ శక్రిరేకవే త్వాగుంరాదిషాచో అధ్వరేషు షష్ఠిరే త్వే దేవా హవిరదంత్యాహుతం నిత్వా యజ్ఞస్య సాధనం అగ్నే హోతారమృత్విజం వనుష్వద్దేవధీమహి ప్రచేతసం వీరం దూతమమర్త్యం తిష్టాహరేరథ ఆయుధ్యమానాయాహి వాయుర్న నియుతో నో అచ్చ విభాస్యంధో అభిసృష్టో అస్మే ఇంద్రస్వాహారరిమాతే మదాయ కస్య వృషా సుతే సచాః నియుత్వాన్ వృషభోర్ణత్ పుత్రః సోమపీతయే ఇంద్రం భయం మహాధనే ఇంద్రమర్భే హవామహే యుజం వృత్రేషు వజ్రిణం ద్వితాయో వృత్రహంతమః విదయింద్రశతక్రతుః ఉపనో హరిభిః సుతం ససూర ఆజనయం జ్యోతిరింద్రం అయాధియా తరణిరగ్రిబర్హాః ఋతేన సుష్మీనవమానో అర్కైః ద్యుస్రుధో అస్రో అద్రిర్బిభేద ఉతత్యదాశ్వశ్రియం యదింద్రనాహుషేష్వా అగ్రే విక్షు ప్రదీదయత్ భరేష్ింద్రగుం సుహవగుం హవామహే అగుం హోముచగుం సుకృతం దైవ్యంజనం అగ్నిం మిత్రం వరుణగుం సాతయే భగం ద్యావా పృథివీ మరుత స్వస్తయే మహిక్షేత్రం పురుశ్చంద్రం హి విద్వాన్ ఆదిత్సఖిభ్యశ్చ రథగుం సమైరత్ ఇంద్రో నృభిరజ నద్యేద్యానః సాకం సూర్యముషసంగాతుమగ్నిం పురున్నో లోకమనునేష విద్వాన్ సువర్వజ్యోతిర్భయగ్రస్వస్తి రిష్వాత ఇంద్రస్థవిరస్య బాహూ ఉపస్థేయామ శరణా బృహంతా ఆ నో విశ్వాభిరూతిభిః సజోషాః బ్రహ్మజుషాణో హర్యశ్వయాహి వరేవజత్స్థవిరేభిః సుషిప్ర అస్మేదధద్వృషణగుం సుష్మమింద్ర ఇంద్రాయ గావ ఆశిరం దుదుఃఖ్రే వజ్రిణే మధు యత్స్రీముపఃక్వరే విజత్ తాస్తే వజ్రింధే నవో జోజయుర్నః గభస్తయో నియుతో విశ్వవారాః అహరః భూయలిజ్జోగువానాః ఓర్ణా ఇంద్ర క్షుమతో భోజనస్య ఇమాం తేధియం ప్రభరే మహోమహీం అస్య స్తోత్రే ధిషణాయత్త ఆనజే తముత్సవే చ ప్రసవే చ సాసహిం ఇంద్రం దేవాస శవసామదన్ననో ప్రజాపతిః పశూన సృజత తేస్మాత్ సృష్టాః పరాం చ ఆయన్ తానగ్నిష్టోమేన నాప్నోత్ తానుక్ఛేన నాప్నోత్ తాన్ షోడశి నానాప్నోత్ తాన్ రాత్రి నానాప్నోత్ తాన్ సంధి నానాప్నోత్ స్వాగ్నిమబ్రవీర్ ఇమాన్మహీప్సేతి తానగ్నిస్త్రివృతా స్తోమే నానాప్నోత్ స ఇంద్రమబ్రవీర్ ఇమాన్మహీప్సేతి తానింద్రః పంచదశేన స్తోమే నానాప్నోత్ స విశ్వాన్ దేవానబ్రవీర్ ఇమాన్మహీప్సేతి తానిష్వే దేవా సప్తదశేన స్తోమేన నాప్నువన్ స విష్ణుమబ్రవీర్ ఇమాన్మహీప్సేతి తాని విష్ణురేక విపుంశేన స్తోమేనాప్నోత్ వారవంతీయేనావారయత ఇదం విష్ణుర్విచక్రమ ఇతి వ్యక్రమత యస్మాత్ పశవః ప్రప్రేవ భృగుంశేరన్ స ఏతేన యజేత యదాప్నోత్ తదప్తోర్యామస్యాప్తోర్యామత్వం ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతే వ్యాఘ్రోయమగ్నోచరతి ప్రవిష్టః ఋషీణాం పుత్రో అభిషస్త్రిపా అయం నమస్కారేణ నమసా తేజుహోమి మా దేవానాం విషయా కర్మభాగం సా వీరిదేవ ప్రసవాయ పిత్రే వర్ష్మాణమస్మై వరిమాణమస్మై అథాస్మభ్యగం సవితః సర్వదాత దివే దివ ఆసు బాభూరి పశ్వః భూతో భూతేషు చరతి ప్రవిష్టః స భూతానామధిపతిర్బభూవ తస్య మృత్యోచరతి రాజసూయం స రాజా రాజ్యమనుమన్యతామిదం ఏభిః శల్పైః పప్రధానామదృగుంహత్ ఏభిర్వ్యామభ్యపిగుంశః ప్రజాపతిః ఏభిర్వాచం విశ్వరూపాగుం సమవ్యజత్ తేనేమమగ్న ఇహ వర్చసా సమంధి ఏభిరాదిత్యస్తపతి ప్రకేతుభిః ఏభిః సూర్యోదృశే చిత్రభానుః ఏభిర్వాచం పుష్కరేభిరవ్యయత్ తేనేమమగ్న ఇహ వర్చసా సమంధి ఆయం భాతు శవసా పంచకృష్టేః ఇంద్ర ఇవ జ్యేష్ఠో భవతు ప్రజావాన్ అస్మా అస్తు పుష్కలం చిత్రభానో ఆయం ప్రణక్తు రజసీ ఉపస్థం యత్తే శిల్పం కశ్య పరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభానో యస్మిన్ శౌర్యా అర్పితాః సప్త సాకం తస్మిన్ రాజానమధి విశ్రగేమ ద్యౌరసి పృథివ్యసి వ్యాఘ్రో వై వ్యాఘ్రేధి విశ్రయస్వ దిశో మహీ విశస్త్వా సర్వా వాంఛంతో మా త్వద్రాష్ట్రమధిభ్రశత్ యా దివ్యా ఆపః పయసా సంబభూవ యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః ఆసాం త్వా సర్వాసాగుం రుచా అభిషించామి వర్చసా అభిత్వా వర్చసా సిచం దివ్యేన పయసా సహ యథా సా రాష్ట్రవర్ధనః తథా సవితాకరత్ ఇంద్రం విశ్వా అవివృధన్ సముద్రవ్యచ సంగిరః రథీతమగుం రథీనా వాజానాగుం సత్పతిం పతిం వసవస్త్వా పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించంతు త్రైష్ఠుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగరేణ ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించంత్వానుష్ఠుభేన ఛందసా బృహస్పతిస్తోపరిష్టాదభిషించదు పాంగేన ఛందసా అరుణం త్వా వృకముగ్రం ఖజంకరం రోచమానం మరుతామగ్రే అర్చిషః సూర్యవంతం మఘవానం విషాసహిం ఇంద్రముక్తేషు నామహూతమగుం హువేమ ప్రవాహవాసి సృతం జీవసేనః ఆనో గవ్యూతిముక్షతం ఘృతేన ఆనో జనే శ్రవయతం యువానా శ్రుతం మే మిత్రావరుణాః వేమా ఇంద్రస్య తే వీర్యకృతః బాహూ ఉపావహరామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తా సపత్నః ఆతిష్ఠవృత్రహంతమః తుభ్యం దేవా అధిబ్రవన్ అంకౌన్యంకాబభితోరథయ్యౌ ధ్వాంతం వాతాగ్రమను సంచరంతౌ దూరే హేతురింద్రియా వాన్పదత్రీ తేనోగ్నజః పప్రజః పారయంతో నమస్తర్షే గదా అవ్యథాయే త్వా స్వధాయే త్వా మానగింద్రాభితస్త్వదృష్టారిష్టాసః ఏవా బ్రహ్మంత వేదస్తో తిష్ఠారథే అధియద్వజ్రహస్తః ఆరశ్నేందేవ యువసే స్వశ్రః ఆదిష్టవృత్రహన్నాతిష్టంతం పరి అనుత్వేంద్రో మదత్వనుత్వా మిత్రావరుణౌ యోశ్చ త్వా పృథివీ చ ప్రచేతసా శుక్రో బృహద్దక్షిణాత్వా పిపర్తో అనుస్వధా చికితాగుం సోమో అగ్నిః అనుత్వాపదు సవితా సమేన ఇంద్రం విశ్వా అవివృధన్ సముద్రవ్యస సంగిరః రథీతమగుం రథీనా వాజానాగుం సత్పతిం పతిం పరిమాసేన్యాఘోషాః ధ్యానాం రింజంతు గృధ్రవః మేధిష్ఠాః పింబమానా ఇహ మాంగోపతిమభిసంవిశంతో తన్మేనుమతిరనుమన్యతాం తన్మాతా పృథివీ తత్పితాభ్యోః తద్గావాణ సోమసుతో మయో భువః తదశ్వినాశృణుతగుం సౌభగాయువం అవతేహేడ ఉదుత్తమం ఏనా వ్యాఘ్రం పరిషస్వ జానాః శివంభగుం హిన్వంతి మహతే సౌభగాయ సముద్రన్న సుహవంత స్థివాగుంసం మర్మృజ్యంతే ద్వీపినమప్స్వంతః ఉదసావేతు సూర్యః ఉదితం మామకం వచః ఉదిహి దేవ సూర్య సహ వగ్నునా మమ అహం వాచో వివాచనం మయి వాగస్తు ధర్మసిః యంతు నదజో వర్షంతు పర్జన్యాః సుపిప్పలా ఓషధజో భవంతు అన్నవతామో ధనవతామామిక్షవతాం ఏషాగుం రాజా భూయాసం ఏకేషిణః ప్రథమాః సత్రమాసత ఏభిరాభృతం యదిదం విరోచతే తేభ్యో జుహోమి బహుధా ఘృతేన రాజస్పోషేణేవం వర్చసా సగం సృజాథ నర్తే బ్రహ్మణస్తపసో విమోకః దినామ్నే దీక్షావశినే హ్యుగ్రా ప్రదేశాః సువతే కాండినో భవంతి తేషాం బ్రహ్మేది సేవపనస్య నాన్యః ఆరోహ ప్రోష్ఠం దృషః స్వశత్రూన్ అవాస్రాద్దీక్షావశినే హ్యుగ్రా దేహి దక్షిణాం ప్రతిరస్వాయుః అథాముచ్యస్వ వరుణస్య పాశాత్ యేనావత్సమిత్రువేణ సోమస్య రాజ్ఞో వరుణస్య విద్వాన్ తేన బ్రహ్మాణోపేదమస్యోర్జేమం రయ్యావర్చసాసగం సృజాథ మా తే కేశానుగాద్వర్చ ఏతత్ తథాధాతా కరోతు తే త్వద్భ్యమింద్రో బృహస్పతిః సమితావర్చ ఆదధాత్ తేభ్యో నిధానం బహుధా వ్యేచ్ఛన్ అంతరాద్యా వా పృథివీ అపస్వః గర్భస్తంభే వీర్యకృతే నిధాయ ఓగస్యేనేమం వర్చసాసగం సృజాథ బలం దేవాహుమోస్ సవితా దధాతో సోమస్త్వానక్తుపజసా ఘృతేన స్త్రీషు రూపమశ్వినైతం నిధత్తం ఓగస్యేనేమం వర్చసాసగం సృజాథ యత్సీమంతం కంకతస్తే లిలేఖ యద్వాక్షురః పరిపవర్జపపగ్స్తే స్త్రీషు రూపమశ్వినైతం నిధత్తం ఓగస్య నేమగుంసగుం సృజాథో వీర్యేణ ఇంద్రం వై స్వావిశో మరుతో నాపాచాయన్ సోనపచాయ్యమాన ఏతం విఘనమపశ్యత్ తమాహరత్ తేనాయజత తేనైవాసాంతగుంసగ్స్తంభం యహన్ యద్యహన్ తద్విఘనస్య విఘనత్వం ఇవాత్మానం భ్రాతృవ్యగుం హతే య ఏతేన యజతే యౌచైనమేవం వేద యగుం రాజానం విశో నాపచాయేయుః యో వా బ్రాహ్మణస్తమసా పాప్మనా ప్రావృత స్యాత్ స ఏతేన యజేత నిధనేనైవైన ద్విహత్య విషామాధిపత్యం గచ్చతి తస్య ద్వే ద్వాదశే స్తోత్రే భవతః ద్వే చతుర్విగుంశే ఔద్భిద్యమేవ తత్ ఏతద్వై క్షత్రస్యౌద్భిద్యం యదస్మై స్వావిశో బలిగం హరంతి అరంధ్యస్మై విశో బలిం ఐనమ ప్రతిఘ్యాతం గచ్చతి య ఏవం వేద ప్రబాహుగ్వాగ్రే క్షత్రాణ్యాదేపుః తేషామింద్రః క్షత్రాణ్యాదత్త నవాతమాని క్షత్రాణ్యభూవన్నితి తన్నక్షత్రాణాం నక్షత్రత్వం ఆశ్రేయసో భ్రాతృవ్యస్య తేజ ఇంద్రియం దత్తే య ఏతేన యజతే యగుచైనమేవం వేద తద్యథాహ వై స చక్రిణౌ కప్లకాభుపావహితౌ స్యాతాం ఏవమేకౌ యుగ్మంతౌ స్తోమౌ అయుక్షస్తోమేషు క్రియేతే ఆత్మనోపహత్యై అపపాప్మానం భ్రాతృవ్యగుంహతే య ఏతేన యజతే యౌచైనమేవం వేద తద్యథాహ వై సూతగ్రామణ్యః ఏవం ఛందాగుంసి తేష్వసావాదిత్యో బృహతీరభ్యూఢః సతో బృహతీషు స్తువతే సతో బృహన్ రజయా పశుభిరసానీత్యేవ యదిషక్తాభిస్తువతే యదిషక్తం వై క్షత్రం విశా విశైవైనం క్షత్రేణ వ్యతిషజతి యదిషక్తాభిస్తువతే యదిషక్తో వై గ్రామణీః సజాతైః సజాతైరేవైనం వ్యతిషజతి యదిషక్తాభిస్తువతే యదిషక్తో వై పురుష పాప్మభిః యదిషక్తాభిరేవాస్య పాప్మనోదతే అత ద్వితీయాష్టక అష్టమ ప్రశ్న ప్రారంభ దేవోన్నాగం నయవృధస్సు మేధాః శ్వేతస్య శక్తి నియుతామభిశ్వే తే వాయవే సమనసో వితస్థుః విశ్వేన్నరస్వపత్యాను చక్రుః రాజేను యంజజ్ఞతూ రోదసీ ఉభే రాజే దేవే ధిషణాధాతి దేవం అథావాయుతస్తశ్చతస్వాః ఉతశ్వేతం వసుధితిన్యరేకే ఆవాయో ప్రజాభిః ప్రవాయుమచ్చా బృహతే మనీషా బృహద్రయం విశ్వవారాగుం రథప్రాం యుతద్యామానియుతః పత్యమానః కవిః కవిమియక్షసి ప్రయజ్యో ఆనో నియుద్భిః శతినీభిరధ్వరం సహస్రిణీభిరుపయాహి యజ్ఞం వాయో అస్మిన్ హవిషిమాదయస్వ యూయం పాత స్వస్తిభిః సదానః ప్రజాపతేన త్వదేతాన్యన్యః విశ్వాజాతాని పరితామభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్రస్యామపతయోరగీణాం రగీణాం పతింజతం బృహంతం అస్మిన్భరే నృతమం వాజసాతో ప్రజాపతిం రథమజామృతస్య యజామదేవమధినో బ్రవీతు ప్రజాపతే త్వన్నిధిపాః పురాణః దేవానాం పితా జనితా ప్రజానాం పతిర్విశ్వస్య జగతః పరస్పాః హవిర్నో దేవమి హవేజుషస్వ తవేమే లోకాః ప్రదిశో దిశశ్చ పరావతో నివత ఉద్వతశ్చ ప్రజాపతే విశ్వసృజ్జీవధన్య ఇదన్నో దేవ ప్రతిహర్య హవ్యం ప్రజాపతిం ప్రథమం యజ్ఞజానాం దేవానామగ్రే యజతం యజధ్వం సనో దదాతు ద్రవిణగుం సువీర్యం రాజస్పోషం విష్యతు నాభిమస్మే యో రాజ ఈశేష తదాయ ఉక్ష్యః యః పశూనాగుం రక్షితావిష్ఠితానాం ప్రజాపతిః ప్రథమజారుతస్య సహస్రధామాజుషతాగుం హవిర్నః సోమాపూషణేవౌ దేవౌ సోమాపూషణారజసో విమానం సప్తచక్రగుం రథమవిశ్వమిన్వం విశోవ్రతం మనసా యజ్యమానం పంజిన్వథో వృషణా పంచరశ్మిం దివ్యన్యః సదనం చక్ర ఉచ్చా పృథివ్యామన్యో అధ్యంతరిక్షే తావస్మభ్యం పురువారం పురుక్షం రాజస్పోషం విష్యతాన్నాభిమస్మే ధియం పూషాజిన్వతు విశ్వమిన్వః రయగుం సోమోరయపతిర్దధాతు అవతు దేవ్యదితిరనర్వా బృహద్వదేమ విదథే సువీరాః విశ్వాన్యన్యో భువనా జజాన విశ్వమన్యో అభిచక్షాణయేతి సోమాపూషణావతం ధియం మే ఇవభ్యాం విశ్వాః పృతనాజయేమ ఉదుత్తమం వరుణాస్తభ్రావ్యాం యత్కించేదంకితవాసః అవతే హేడస్తత్వాయామి ఆదిత్యానామవసాన దక్షిణా ధారయంత ఆదిత్యా సస్తిస్రో భూమేర్ధారయన్ యజ్ఞో దేవానాగుం శుచిరపః తే శుక్రాసశ్రుచయోరశ్మివంతః సీదన్నాదిత్యా అధిపరిషి ప్రియే కామేన దేవాః సరథం దివో నః ఆయాంతు యజ్ఞముపనోజుషాణాః తే సూనవో అదితేః పీవసామిషం ఘృతం పిన్వత్ ప్రతిహర్యన్ ఋతేజాః ప్రయజ్ఞయా యజమానాయ యేమురే ఆదిత్యాః కామం పితుమంతమస్మే ఆలః పుత్రా అదితేర్యాంతు యజ్ఞం ఆదిత్యాసః పథిభిర్దేవయానైః అస్మే కామం దాశుషే సన్నమంతః పురోడాశం ఘృతవంతం జుషంతాం స్కభాజత నిర్వృతి పుంసే ధతామతిం ప్రరశ్మిభిర్యతమానా అమృద్ధ్రాః ఆదిత్యాః కామ ప్రయతాం వశకృతిం జుషధ్వన్నో హవ్యజాతిం యజత్రాః ఆదిత్యాన్ కామమవసే హువేమ యే భూతాని జనయంతో విచిక్ష్యుః సీదంతు పుత్రాదితేరుపస్థం శీర్ణం బరిహిర్హ విరద్యాయ దేవాః శీర్ణం బరిః సీదతా యజ్ఞే అస్మిన్ ధ్రాజాస్యేధంతో అమతిందురేవా అస్మభ్యం పుత్రాదితేః ప్రయగుంసత ఆదిత్యాః కామహర్షో జుషాణాః అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవలునాని విద్వాన్ వియోభ్యస్మజ్జుహురాణమేన భూయిష్ఠాంతేదమ ఉక్తిం విధేమ పవశుక్రాయ భానవే భరధ్వం హవ్యం మతిం చాగ్నయే సుపూతం యో దేవ్యాని మానుషా జనోగుంషే అంతర్విశ్వాని విద్మనాజిగాతి అచ్చాగిరో మతయో దేవయంతే అగ్నేయం చద్రవిణం భిక్షమాణాః సుసందృశగుం సుప్రతీకస్వంచం అవ్యవాహమరతిం మానుషాణాం అగ్నే త్వమస్మద్యుజోధ్యమేవాః అనగ్నిత్రాభ్యమంతకృష్టేః పునరస్మభ్యగుం సువితాయ దేవా క్షాం విశ్వేభిరజరేభిర్యజత్ర అగ్నే త్వం పారజానం జో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా కోస్త్రప్రక్షేప పురాణ ఉర్వీ భవాతో కాగతనజాగశంజోః ప్రకారవో మననా వచ్యమానాః దేవద్రీచేన్నయథ దేవయంతః దక్షిణావాడ్వాజిని ప్రాచ్యేతి హవిర్భరంత్యగ్నయే ఘృతాచీ ఇంద్రన్నరో యుజేరథం జగృభ్రాతే దక్షిణమింద్రహస్తం వసూయవో వసురే వసూనాం విద్మాహి త్వా గోపతిగుం శూరగోనాం అస్మభ్యం చిత్రం వృషణగుం రహిందాః తవేదం విశ్వమభితః పశవ్యం యత్పశ్యసి చక్షసా సూర్యస్య గవామసి గోపతిరేక ఇంద్ర భక్షీమహితే ప్రయతస్య వస్వః సమింద్రణో మనసానేషు గోభిః సగం సోరభిర్మఘవాన్ సగ్ స్వస్త్యా సంబ్రహ్మణా దేవ కృతం యదస్తి సందేవానాగుం సుమత్యా యజ్ఞయానాం ఆరాచ్ఛత్రుమపబాధస్వ దూరం ఉగ్రో యః శంభః పురోహూతతేన అస్మేధేహి యవమద్గోమదింద్ర కృధీధియం జరిత్రే వాజరత్నా ఆవేధ సగుంసరి శుచిః బృహస్పతిః ప్రథమం జాయమానః మహోజ్యోతిషః పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవేణ సప్తరశ్మిరథమత్తమాగుంసి బృహస్పతిః సమజయద్వసూని మహోగ్రజాన్ గోమతో దేవ ఏషః అపశిషాసాన్ సువర ప్రతీత్తః బృహస్పతిరహంత్యమిత్రమర్కైః బృహస్పతే పర్యే వా పిత్రే ఆనో దివః పావీరవీ ఇమా జుహ్వానాగస్తే స్తనః సరస్వత్యభినో నేషి యగుం సుష్మేభిర్విసహాయివారుజత్ సానుగిరీణాంత విషేభిరూర్మిభిః పారావరగ్నీమవసే సువృక్తిభిః సరస్వతీమావివాసే మధీతిభిః సోమో ధేనుగుం సోమో అర్వంతమాశం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదధ్యగుం సధేయం ఇది శ్రవణం యో దదాశదస్మై అషాఢం యుత్సుత్వగుం సోమక్రతుభిః యాతే ధామాని హవిషా యజంతి త్వమిమా ఓషధే సోమ విశ్వాహ త్వమపో అజనజస్వంగాః త్వమాతతం థోర్వంతరిక్షం త్వం జ్యోతిషావితమో వవర్థ యాతే ధామాని దివిజా పృథివ్యాం యా పర్వతేష్వోషధేష్వప్సు తేభిర్నో విశ్వే సుమనా అహేణన్ రాజన్ సోమ ప్రతిహవ్యాగృభాయ విష్ణోర్ముఖం తదస్య ప్రియం ప్రతద్విష్ణుః పరోమాత్రయా తనువావృధాన నతే మహిత్వమన్వస్తువంతి ఉభేతే విద్భరతసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే ఇచక్రమేత్రిర్దేవః ఆతే మహోయో జాత ఏవ అభిగోత్రాణి ఆభిస్పృథో మిథైరవిషణ్యన్ అమిత్రస్య వ్యథయా మన్యుమింద్ర ఆభిర్విశ్వా అభియుజో విశూచీః ఆర్యాయ విశోపతారేర్దాసీః అయగుం శృణ్వే అథ జయన్నుతఘ్నన్ అయముత ప్రకృణుతే యుధాగాః యదా సత్యం కృణుతే మన్యుమింద్రః విశ్వం దృఢం భజత ఏజదస్మాత్ అనుస్వధామక్షరన్నాపో అస్య అవర్ధత మధ్య ఆనావ్యానాం సద్ధీచీనేన మనసా తమింద్ర ఓజిష్ఠేన హన్మనాహన్నభిద్యోన్ మరుత్వంతం వృషభం వావృధానం అకవారిం దివ్యగుం శాసమింద్రం విశ్వాసాహమవసే నూతనాయ ఉగ్రగుం సహోదామిహతగుం హువేమ జనిష్ఠా ఉగ్రః సహసేతురాయ మంద్ర ఓజిష్ఠో బహుళాభిమానః అవర్ధన్నింద్రం మరుతశ్చిదత్ర మాతాయద్వీరం దధనద్ధనిష్ఠా పశ్యావో మరుతస్వధాసీత్ యన్మామేకగుం సమధత్తా హిహత్యే అహర్గేహ్యుగ్రస్త విషస్తు విష్మాన్ విశ్వస్య శత్రోరణమం వధస్మై వృత్రస్య త్వాశ్వసఖాదీషమాణాః విశ్వే దేవా అజహుర్యే సఖాయః మరుద్భిరింద్రసఖ్యంతే అస్తు అథేమా విశ్వాః పృతనాజయాసి వధీం వృత్రం మరుత ఇంద్రియేణ స్వేన భామేన త విషోపభూవాన్ అహమేతామనరే విశ్వశ్చంద్రాః సుగా అపశ్చకర వజ్రబాహుః సయో వృషా విష్ణుయేభిః సమోకాః మహోదివః పృథివ్యాశ్చ సమ్రాట్ సతీన సత్వాహవ్యోభరేషు మరుత్వాన్నోభవత్మింద్ర ఊతే ఇంద్రో వృత్రమతరద్వృత్రతూర్యే అనాధిష్యో మఘవాశూర ఇంద్రః అన్వేనం విశో అమదంత పూర్వే అయగుం రాజా జగతశ్చర్షణీనాం స ఏవ వీరః స ఉవీర్యావాన్ స ఏక రాజో జగతః పరస్పాః యదా వృత్రమతరచ్చూర ఇంద్రః అథాభవద్గమితాభిక్రతూనాం ఇంద్రో యజ్ఞం వర్ధయన్ విశ్వవేదాః పురోడాశస్య జుషతాగుం హవిర్నః వృత్రంతేర్త్వాదానవం వజ్రబాహుః దిశో దృగం హద్రుగం హితాదృగం హణేన ఇమం యజ్ఞం వర్ధయన్ విశ్వవేదాః పురోడాశం ప్రతి గర్భ్రాత్మింద్ర యదా రుద్రమతరచ్చోర ఇంద్ర అథైకరాజో అభవజ్జనానా ఇంద్రో దేవాంఛంబరహత్య ఆవత్ ఇంద్రో దేవానామభవత్పురోగాః ఇంద్రో యజ్ఞే హవిషావావృధానః వృత్రదోర్ణో అభయగుం శర్మయగుంసత్ యః సప్త సింధూగుం రదధాత్ పృథివ్యాం యః సప్త లోకానగృణోద్దిశశ్చ ఇంద్రో హవిష్మాన్ సగణో మరుద్భిః వృత్రదోర్ణో యజ్ఞమిహోపయాసత్ ఇంద్రస్తరస్వానభిమాతిహోగ్రః హిరణ్యవాశీర్షిరస్సు వర్షాః తస్య భయగుంసుమతో యజ్ఞయస్య అపి భద్రే సౌ మనసే శ్యామ హిరణ్యవర్ణో భయం కృణోత్ అభిమాతిహేంద్రః పృతనాసు విష్ణుః స నః శర్మ త్రిపరోథం విజగుంసత్ యూయం పాత స్వస్తిభిః సదానః ఇంద్రగ్రస్తు హి వజ్రిణగ్రస్తోమ పృష్ఠం పురోడాశస్య దుషతాగం హవిర్నః హత్వాభిమాతేః పృతనాః సహస్వాన్ అథాభయం కృణుహి విశ్వతో నః స్తుహి శూరం వజ్రిణమప్రతేత్తం అభిమాతిహనం పురుహూతమింద్రం యయేకయిచ్ఛత పతిర్జనేషు తస్మా ఇంద్రాయ హవిరాజుహోత ఇంద్రో దేవానామధిపాః పురోహితః దిశాం పతిరభవద్వాజినీవాన్ అభిమాతిహాత విషస్తు విష్మాన్ అస్మభ్యం చిత్రం వృషణగుం రయిందాత్ యమేద్యా వా పృథివీ మహిత్వా బలేనాదృగుం హదభిమాతిహేంద్రః స నో హవిః ప్రతిగర్భ్రాతు రాతయే దేవానాం దేవో నిధిపానో అవ్యాత్ అనవస్తే రథం వృష్ణే యత్తే ఇంద్రస్య ను వీర్యాణ్యహన్నహిం ఇంద్రో జాతోపసితస్య రాజా శమస్య చ శృంగిణో వజ్రబాహు సేదురాజా క్షేతి చర్షణీనాం అరాన్ననేమిః పలితా బభూవ అభిసిద్ధ్మో అజిగాదస్య శత్రూన్ ఇతిగ్మేన వృషభేణాపురోభేత్ సంవజ్రేణాసృజద్భృత్రమింద్రః ప్రస్వాం మతిమతిరచ్ఛాశదానః విష్ణుం దేవం వరుణమూతయే భగం మేధసా దేవాపజాయజధ్వం తానో యజ్ఞమాగతం విశ్వధేనా ప్రజాపదస్మే ద్రవిణేహ దత్తం మేధసా దేవాపజాయజధ్వం విష్ణుం చ దేవం వరుణం చ రాతిం తానో అమేవ అపబాధమానౌ ఇమం యజ్ఞం జుషమాణాముపేతం విష్ణో వరుణాయువమధ్వరాజనః విషేచనాయ మహి శర్మ యచ్చతం దీర్ఘ ప్రయజ్యో హవిషావృధానా జ్యోతిషారాతేర్దహతంతమాగుంసి యయో రోజసాస్కభితారజాగుంసి దీర్యేభిర్వీరతమాశవిష్ఠా యావత్యేతే అప్రతేత్తాసహోభిః విష్ణో అగన్ వరుణా పూర్వహూతౌ విష్ణో వరుణావభిషస్తి పావాం దేవాయజంత హవిషాఘృతేన అపామీ వాగుంసే ధరగుం రక్షసశ్చ అథాధత్తం గజమానా గశంగాః అగుం హోముచా వృషభా సుప్రతూర్తి దేవానాం దేవతమాశచిష్ఠా విష్ణో వరుణా ప్రతిహర్యతన్నః ఇదన్నరా ప్రయతమూతయే హవిః మహీనుద్యా వా పృథివీ ఇహ జ్యేష్ఠే వృచా భవతాగుం శుచయద్భిరక్తైః యత్సేం వరిష్ఠే బృహతే బిబిన్వన్ ద్రవద్భ్యోక్షాపప్రథానేభిరేవైః ప్రవోర్వదే పితరానవ్యసేభిః గేర్భ్యః కృణధ్వగుం సదనే రతస్య ఆనోద్యా వా పృథివీ దైవ్యేన జనేన జాతం మహిమాం వరోథం స యహి స్వపా భువనేశ్వాస యజిమే ద్యా వా పృథివీ జజాన ఉర్వీ గభీరే రజసీ సుమేకే అమగుంశేధీరశ్యా సమీరద్ భూరింద్వే అచరంతి చరంతం పద్వంతం గర్భమపదీ దధాతే నిత్యం న శూనుం మిత్రోరుపస్థే తం వివృతగుం రోదసీ సత్యవాచం ఇదం ద్యా వా పృథివీ సత్యమస్తు పితర్మాతర్యదిహోపబ్రువేవా భూతం దేవానామవమే అలోభిః విద్యామేషం వృజనం జీవదానం ఉర్వీ పృథ్వీ బహులే దూరే అంతే ఉపబ్రువే నమసా యజ్ఞే అస్మిన్ దధాతే యే సుభగే సుప్రతోర్తి యా వారక్షదం పృథివీనో అభువాత్ యా జాతా ఓషధయోతి విశ్వాః పరిష్ఠాః యా ఓషధయః సోమరాజ్ఞేరశ్వావతీగుం సోమవతీం ఓషధే మాతరోమ్యావ అన్యామవత్ శుచిన్న స్తోమగ్నిష్ణ ఉభావామింద్రాగ్నే ప్రచర్షణిభ్య ఆవృత్రహణాదేభ్యర్విప్రహ బ్రహ్మణస్పతే త్వమస్య జంత సూక్తస్య బోధితనయం చ జింబ విశ్వం తద్భద్రం యదవంతి దేవాః బృహద్వదేమ విదథే సునీరాః సయీగుం సత్యేభిః సఖిభిః శుచద్భిః బోధాయ సంవిధనసైరతర్దత్ బ్రహ్మణస్పతిర్వృషభిర్వరాహైః ఘర్మస్వేదేభిర్ద్రవిణం యార్ణ బ్రహ్మణస్పతేరభవద్యథావశం సత్యో మన్యుర్మహి కర్మాకరిష్యత యోగా ఉదాగత్ స దివేమి చాభజత్ మహేవరేతి శ్రవసా సరత్ పృథక్ ఇంధానో అగ్నిం వనవద్వనుష్యత కృత బ్రహ్మా శోషువద్రాతహం వ్యరిత్ జాతేన జాతమతిసృత్ ప్రసృగుంసతే యయ్యం యుజం కృణుతే బ్రహ్మణస్పతిః బ్రహ్మణస్పతే సుయమస్య విశ్వః రాజస్యామరథ్యో వివస్వతః ధీరేషు ధీరాగుం ఉపబృంధినస్తాం యజేషా నో బ్రహ్మణావేషు మేహవం స యజ్జనేన స విశాస జన్మనా స పుత్రైర్వాజం భరతే ధనానృభిః దేవానాం యః పితరమావివాసతి శ్రద్ధామనా హవిషా బ్రహ్మణస్పతిం యాస్తే పూషన్నావో అంతః శుక్రంతే అన్యత్ పూషేమా ఆశాః ప్రపథే పథాపజనిష్ట పూషా ప్రపథే దివః ప్రపథే పృథివ్యాః ఉభే అభిప్రియతమే సధస్థే ఆచపరా చచరతి ప్రజానన్ పూషా సుబంధుర్దివ ఆ పృథివ్యాః ఇడస్పతిర్మఘవాదస్మవర్చాః తందేవాసో అదదు సూర్యాయై కామేన కృతం తవ సగ్స్పంచం అజాశ్వః పశుపావాజవస్త్యః ధిరంజిన్వో విశ్వే భువనే అర్పితః అష్ట్రాం పూషా శిథిరాముద్వరే వృజత్ సంచక్షాణో భువనా దేవ ఈదతే శుచైవో హవ్యామరుతః శుచీనాం శుచిగిం హిదాం యద్ధరగుం శుచిభ్యః ఋతేన సత్యమృతసాపాయన్ శుచిజన్మానః శుచజః పావకాః ప్రచిత్రమక్కం గృణతే తు రాజా మారుతాయస్వతమసే భరధ్వం ఏ సహాగుంసి సహసా సహంతే రేజతే అగ్నే పృథివీ మఖేభ్యః అగుంసేష్వావరుతః ఖాదయో వః వక్షస్సు రుక్మా ఉపశిశ్రుజానాః విద్యుతో న వృష్టిభీరుచానాః అనుస్వధామాయుధైర్యచ్చమానాః యావశ్ శర్మ శశమానాయ సంతి విధాతూని దాశుషే యచ్చతాభి అస్మభ్యంతాని మరుతో నియంత రయిన్నో ధత్త వృషణ సువీరం ఇమే తురం మరుతో రామయంతి ఇమే సహస్సహస ఆనమంతి ఇమే శగుంసం మనుష్యతో నిపాంతి గురుద్వేషో అరరుషే దధంతి అరామేద చరమా అహేవ ప్రజాయంతే అకవామహోభిః కృష్ణేః పుత్రా ఉపమాసోరభిష్ఠాః స్వయామత్యా మరుతః సంయమిక్షుః అనువేదాయ మహరింద్రియాయ సత్రాతే విశ్వమనురత్రహత్యే అనుక్షత్రమనసహో యజత్ర ఇంద్రదేవేభిర్నుతే నృషహ్యే యయింద్రశుష్మా మఘవంతే అస్తి శిక్షా సఖిభ్యః పురోహోదరుభ్యః త్వగం హి దృఢామఘవన్విచేతాః అపావృతి పరివృతిన్నరాధః ఇంద్రో రాజా జగతశ్చర్షణీనాం అధీక్షమిషురూపం యదస్తి తతో దదాతు దాశుషే వసూని చోదద్రాధ ఉపస్తుతశ్చి దర్వాక్ తముష్టుభి యో అభిభూత్యోజాః తన్మన్నవాతః పురుహూత ఇంద్రః అషాఢముగ్రగుం సహమానమాభిః ఏభ్యర్వర్ధవృషభం చర్షణీనా స్థూరస్య రాజో గృహతో య ఈశే తముష్టవామ విదథేష్మింద్రం యో వాయునా జయతి గోమతీషు ప్రధిష్ణుయా నయతి వస్యో అచ్చ ఆదే సుష్మో వృషభ ఏతు పశ్చాత్ ఓత్తరాదధరాగా పురస్తాత్ ఆ విశ్వతో అభిసమేత్వర్వాన్ ఇంద్రద్యుమ్నగుం సువర్వద్ధే హ్యస్మే ఆ దేవో జాతు సవితా సురత్నః అంతరిక్ష ప్రావహమానో అశ్వైః హస్తే దధానో నర్యా పురోణీ నివేశయం చ ప్రసవం చ భూమ అభివృతం కృషణే విశ్వరూపం హిరణ్యశంయం యజతో బృహంతం ఆస్థాద్రథగం సవిత చిత్రధానః కృష్ణారజాగం సచ విషయం దధానః సఘానో దేవః సవిత సమాజ ఆసా విషద్వసుపచర్వసూని విశ్రయమాణో అమతిమురుచీ మర్తభోజనమధరాసతేన విజనాశ్రీపాదో అఖ్యన్ రథగుం హిరణ్య ప్రౌగం వహంతః శశ్వద్దిశ సవితుర్దైవ్యస్య ఉపస్థే విశ్వాభువనాని తస్థుః విసుపర్ణో అంతరిక్షాణ్యఖ్యత్ అభీరతే పాసురస్సునీథః వేదానేగుంసోర్యః కశ్చికేత కతమాన్యాగుం రశ్మిరస్యాతతాన భగంధియం వాజయంతః పురంధిం నరాశగుంసోగ్నాస్పతిర్నో అవ్యాద్ ఆయే వామస్య సంగథే రజీణాం ప్రియాదేవస్య సవిదుశ్యామ ఆ నో విశ్వే అస్క్రాగమందు దేవాః మిత్రో అర్యమా వరుణః సజోషాః భువనగిధానో విశ్వే వృధాసః కరణ్ శిషాహురన్నశవః సన్నో దేవా విశ్వదేవా భవంతు సర్వం సరస్వతీ సహ ధీభిరస్తు శమభిషాచ శమురాధిషాచ సన్నో దివ్యాః పార్థివా సన్నో అప్యాః ఏ సమిదః సత్యసమస్య విశ్వే మిత్రస్య వ్రతే వరుణస్య దేవాః తే సౌభగం వీరవద్గో మదప్నః తథాతన ద్రవిణం చిత్రమస్మే అగ్నే జాహి దోత్యం వారిషేణ్యః దేవాగం అచ్చా బ్రహ్మకృత గణేన సరస్వతీయం మరుతో అశ్వినాపః యక్షిదేవాన్ రత్నధేజాయ విశ్వాన్ యోక్తికః పృథివీమాతరధృక్ అగ్నే భ్రాతర్వసవో మృడదానః విశ్వ ఆదిత్యా అదితే సజోషాః అస్మభ్యగుం శర్మ బహుళం యజంత విశ్వే దేవా శృణుతే మగుం హవం మే యే అంతరిక్షే యౌపద్యవిష్ఠ యే అగ్నిజిహ్వా ఉత వాయజత్రాః ఆసద్యాస్మిన్ బర్హిషి మాదయధ్వం ఆవాం మిత్రావరుణా హవ్యజుష్టిం నమసా దేవావవసావృత్యాం అస్మాకం బ్రహ్మపృతనాసు సఖ్యా అస్మాకం దృష్ట్యర్దివ్యాసు పారా ఇవం వస్త్రాణి పీవసావసాధే యోరచ్ఛిద్రామంతవోహ సర్గాః అవాతిరతమృతాని విశ్వాః ృతేన మిత్రావరుణా సచేథే తత్స్వాహం మిత్రావరుణా మహిత్వం ఏర్మాతస్థుషీరహభిర్దుదుహ్రే విశ్వాన్వథస్వసరస్య ధేనాః అనుభామేకః పరిరామవర్తి యద్వగుం హిష్ఠన్నాతి విదేశుదాను అచ్చిద్రగుం శర్మ భువనస్య గోపా తతో నో మిత్రావరుణావమీష్టం శిషాసంతో జీజివాగుం సస్యామ ఆనో మిత్రావరుణా హవ్యదాదిం ధృతైర్గవ్యోదిముక్షతమిడాభిః ప్రతిపామత్రవరమాజనాయ ప్రణీతముద్రో దివ్యస్య చారోః ప్రవాహవాసి సృతం జీవసేనః ఆనో గవ్యోదిముక్షతం ఘృతేన ఆనో జనే శ్రవయతం యువానా శృతం మే మిత్రావరుణా హవేమా ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరః క్షిప్రేషవే దేవాయ స్వధామ్నే అషాఢాయ సహమానాయ మీఢుషే ఇంగ్మాయుధాయ భరతా శృణోతన త్వాదత్తేభిరుద్రసంతమేభిః శతగుంహిమా అశీయ భేషజేభిః యస్మద్వేషో వితరం వ్యగుంహః యమేవాగిశ్చాతయస్వాపిశోచీః అర్హన్ బిభర్షిమానస్తోకే ఆతే పితర్మరుతాగుం సున్నమేతో మానస్సోర్యస్య సందృశో యుజోథాః అభినో వీరో అర్వతి క్షమేత ప్రజాయే మహిరుద్ర ప్రజాభిః ఏవా బభ్రో వృషభచేకితాన యథా దేవ నహృణీషేన హగుంసి హావనశ్రోర్ణో రుద్రేహ బోధి బృహద్వదేమ విదథే సువీరాః అరిణో రుద్రస్య హేతిస్తు హి శ్రుతం మేధుష్టమార్హన్ బిభర్షి త్వమగ్నే రుద్ర ఆగోరాజానం సూర్యో దేవీ పుషసగుం రోచమానామర్యః నయోషామభ్యేతి పశ్చాత్ యత్రా నరో దేవయంతో జుగాని వితంబతే ప్రతిభద్రాయ భద్రం భద్రా అశ్వా హరిత సూర్యస్య చిత్రాయేదగ్వా అనుమాద్యాసః నమస్యంతో దివ ఆపృష్టమస్థుః పరిద్యావా పృథివీయంతి సద్యః తత్సూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యాకర్తోర్విత తగుం సంజభార యదేదయుక్త హరిత సధస్థాత్ ఆద్రాత్రివాసస్తనుతే శివస్మై తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూర్యో రూపం కృణుతే ద్యోరుపస్థే అనంతమన్యద్దృషదస్య పాచః కృష్ణమన్యద్ధరితః సంభరంతి అద్యాదేవా ఉదితా సూర్యస్య ఇరగుంహసః పిబృతాన్నిరవద్యాత్ తన్నో మిత్రో వరుణో మామహంతాం అదితిః సింధుః పృథివీ ఉదద్యోః దివో రుక్మ ఉరుచక్షా ఉదేతి దూరే అర్థస్తరణిర్భ్రాజమానః నూనంజనాః సూర్యేణ ప్రసూతాః ఆయన్నర్థాని కృణవన్నపాగుంసి షన్నో భవ చక్షసా షన్నో అన్నా శంభానునాశగం హిమాశం ఘృణేన యథాశమస్మై శమసద్దురోణే తత్సోర్యద్రవిణం దేహి చిత్రం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ త్వష్టా దధత్తన్నస్తురీపం త్వష్టా వీరం విషంగరూపః దశేమం త్వష్టర్జనయంత గర్భం అతంద్రాసోజవతజో బిభర్త్రం యజ్మానే ఖడ్గస్వగశసంజనేషు విరోచమానం పరిషీన్నయంతి ఆవిష్ట్యో వర్ధతే చారురాసు జిహ్మానామోర్ధ్వస్వజసా ఉపస్థే ఉభే త్వష్టర్బిభ్యతుర్జాయమానాత్ ప్రతీచీ సిగుంహం ప్రతిజోషయేతే మిత్రో జనాన్ ప్రసమిత్ర అయం మిత్రో నమస్య సుషేవః రాజా సుక్షత్రో అజనిష్ట వేధాః తస్య వయగుం సుమతౌ యజ్ఞయస్య అపి భద్రే సౌ మనసే శ్యామ అనమేవాస ఇడయా మదంతః వితజ్మవో వరిమన్నా పృథివ్యాః ఆదిత్యస్య వ్రతము పక్ష్యంతః వయం మిత్రస్య సుమతో శ్యామ మిత్రన్న ఏగుం శిమ్యాగోషు గవ్యవత్ స్వాధియో విదథే అప్స్వజీజనన్ అరే జగతాగుం రోదసీ పాచసా గిరా ప్రతి ప్రియం యజతం జనుషామవః మహాగుం ఆదిత్యో నమసోపసద్యః యాతయజ్జనో గృణతే సుషేవః తస్మాదేత పన్యతమా యజుష్టం అగ్నో మిత్రాయ హవిరాజుహోత ఆవాగుం రథో రోదసీ వద్వధానః హిరణ్యజో వృషభిర్యాత్మశ్వైః ధృతవర్తనిః పవిభీరుచానః ఇషాం మూఢా నృపతిర్వాజినీవాన్ సమప్రధానో అభిపంచభూమ త్రివంధురో మనసా యాతు యుక్తః విశోయే నగచ్చథో దేవయంతేః కుత్రాచిద్యా మమశ్వినా దధానా స్వశ్వా యశసా యాతమర్వాక్ దస్రా నిధిం మధుమంతం పిబాధః విభాగుం రథో బద్ధ్వా యాజమానః అంతాన్ దివో బాధతే వర్తనిభ్యాం యువోశ్రియం పరియోషా వృణీత సూరో గృహీతా పరితక్మియాజాం యద్దే వయంతమవథ శచీభిః పరిఘ్రగుం సవాం మనా వాం వయోగాం యో హస్య వాగుం రథిరావస్త ఉస్రాః రథో యుజానః పరియాతి వర్తిః తేన నశ్యో ఋషసోప్యుష్టౌ యశ్వినా వహతం యజ్ఞే అస్మిన్ యువం భుజ్యుమవమిద్ధగుం సముద్రే ఉదోహచురర్ణసో అశ్రిధానీః పదత్రిభిరశ్రమైరవ్యథిభిః దగుంసనాభిరశ్వినా పారయంతా అగ్నేశో మాయో అద్యవాం ఇదం వచస్స పర్యతి తస్మై ధత్తగుం సువీర్యం గవాం పోషగ్స్వశ్వినం యో అగ్నేశో మా హవిషాస పర్యాత్ దేవద్రీ చామనసాజోఘృతేన తస్య వ్రతకం రక్షతం పాతమగం హస విషేజదాజమహి శర్మ యచ్చతం అగ్నేషో మాయ ఆహుతిం యో వాందాశాఘ్రవిష్కృతిం స ప్రజయా సువీర్యం విశ్వమాజుర్యష్ణవత్ అగ్నేషో మాచేతి తద్వీర్యం వాం యదముష్ణీతమవ సంపణింగో అవాదిరతం ప్రథయస్య శేష అవిందతం జ్యోతిరేకం బహుభ్యః అగ్నేషో మా విమగుం సుమేగ్నేషో మా హవిష ప్రస్థితస్య అహమస్మి ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి సహి దేవమావాహ అహమన్నమన్న మదంతమగ్ని పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు వ్యాప్తమస్య పశవః సుజంభం పశ్యంతి ధీరాః ప్రచరంతి పాకాః జహామ్యన్యన్న జహామ్యన్యం అహమన్నం వశమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజత్ ఓమామన్నం మనుష్యోదయేత పరాకే అన్నం విహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతమైషా తనూర్మే బభూవ మహాంతో చరో సకృద్దుగ్ధేన పప్రో దివం చ పృష్ణి పృథివీం చ సాకం తత్సం పిబంతో నమినంతి వేధసః ఏతద్భోజో భవతి నోకనీయః అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుంతము జీవాతుమాహుః అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి బధయత్ సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాది అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మా వదంత్యహమద్న్యాన్ అహగుంసదమృతో భవామి మదాదిత్యా అధి సర్వే తపంతి దేవీం వాచమజనయంత యద్వాగ్వదంతి అనంతామంతాదధి నిర్మితాం మహీం యస్యాం దేవ అదధుర్భోజనాని ఏకాక్షరాన్ ద్విపదాగుం షట్పదాం చ వాచం దేవ ఉపజీవంతి విశ్వే వాచం దేవ ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వాః పశవో మనుష్యాః వాచేమా విశ్వా భవనాన్యర్పితా సారోహవం దుషతావింద్రపత్నే వాగక్షరం ప్రథమజారుతస్య వేదానాం ఆతామృతస్య నాభిః సానాదుషాణోపజజ్ఞమాఘాత్ అవంతే దేవే సుహవామే అస్తు యా మృషయో మంత్రకృతో మనీషిణః అన్వేచ్ఛన్ దేవాస్తపసా శ్రమేణ తాం దేవీం వాచకం హవిషా యజామహే తానో దధాతు సుకృతస్య లోకే చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రేణ నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి శ్రద్ధయాగ్నిః సమిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాంభగస్య మూర్ధని వచసా వేదయామసి ప్రియగ్శ్రద్ధే దదతః ప్రియగ్శ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసో ఇదం మ ఉదితం కృధి యథా దేవా అసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్వసో అస్మాకముదితం కృధి శ్రద్ధాం దేవా యజమానాః వాయుగోపా ఉపాసతే శ్రద్ధాగుం హృదయ్యయాకోప్యా శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాగుం సోరుజస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధాపజేహమాః శ్రద్ధాదేవానధివస్తే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం హవిషా వర్ధయామసి బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ యసేమతః సురుచో వేన ఆవహ స ఉద్ధ్రియా ఉపమా అస్య విష్ఠాః సతశ్చ యోనిమసతశ్చ వివః పితా విరాజా వృషభో రజీణాం అంతరిక్షం విశ్వరూప ఆవివేశ తమర్కైరభ్యర్చంతి వత్సం బ్రహ్మసంతం బ్రహ్మణా వర్ధయంతః బ్రహ్మదేవాన జనయత్ బ్రహ్మ విశ్వమిదం జగత్ బ్రహ్మణః క్షత్రం నిర్మితం బ్రహ్మబ్రాహ్మణ ఆత్మనా అంతరస్మిన్ యమే లోకాః అంతర్విశ్వమిదం జగత్ బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠం తేన కోర్హతి స్పర్ధితం బ్రహ్మన్ దేవాస్త్రయస్త్రిగుంశత్ బ్రహ్మన్నింద్ర ప్రజాపతి బ్రహ్మణః విశ్వాభూతాని నావేవాంతః సమాహితా సదస్ర ఆశా ప్రచరన్ అగ్నయః ఇమన్నా యజ్ఞం నయతు ప్రజానన్ ఘృతం బిన్వన్న జరగం సువీరం బ్రహ్మ సమిద్భవత్యాహుతేనా ఆగావో అగ్మన్నుత భద్రమత్రన్ సేదంతు గోష్ఠేరణయంత్వస్మే ప్రజాపతే పురూప ఇహాస్యో ఇంద్రాయ పూర్వే వృషసో దుహానా ఇంద్రోయజ్వనే బృహతే చ శిక్షతి ఉపేద్దాతి నస్వంషాయతి భోజో భోజో రయమిదస్య వర్ధయన్ అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయం నతా నశంతి నతా అర్వా గావో భగో గావ ఇంద్రో మే అచ్చాద్ గావ సోమస్య ప్రథమస్య భక్ష ఇమాయా గావ సజనా స ఇంద్ర ఇచ్చా మే ధృదా మనసా చిదింద్రం యోయం గావో మే దయథా కృషంచిత్ అశ్లీలంచిత్ కృణుథా సుప్రతీకం భద్రం గృహం కృణుథ భద్రవాచ బృహద్వోమయ ఉచ్యతే సభాసో ప్రజాపతే సూయవసగం ఋషంతే శుద్ధా అపస్సు ప్రపాణే పిబంతే మావస్తేన ఈషదమాధశగుంసః పరివోహేతి రుద్రస్య భృంజ్యాత్ ఉపేతముపవర్చనం ఆశుగోషోపృచ్యతా ఉపర్షభస్య రేతసి ఉపేంద్రతప వీర్యే తాసోర్యాచంద్రమసా విశ్వభృత్తమా మహత్ తేజో వసుమద్రాజతో దివి సామా ఆత్మానాచరత సామచారిణా యజోర్వ్రతం నమే చాతు దేవయో ఉభావంతౌ పరియాత అర్మ్యా దివో నరశ్మేగస్తనుతోవ్యర్ణవే ఉభాభువంతే భువనా కవిక్రతో సోర్యాన చంద్రాచరతో హతామతి పతేద్యుమద్విశ్వవిదా ఉభా దివః సూర్యా ఉభా చంద్రమసా విచక్షణా విశ్వవారావరి వోభావరేణ్యా తానవతం మతిమంతామహిం వ్రతా విశ్వవపరి ప్రతరణాతరంతా సువర్విదా దిశయే భూరిరశ్మి సూర్యా హి చంద్రా వసుక్తేషదర్శత మనస్సి నోభానుచరతో నసందివం అస్య శ్రవో నద్య సప్త బిభ్రతి వ్యావాక్షామా పృథివీ దర్శతం వపః అస్మే సూర్యా చంద్రమసాభిచక్షే శ్రద్ధే కమింద్రచరతో విచర్తురం ఓర్వాపరం చరతో మాయదీతౌ శిశో క్రీడంతో పరిజాతో అధ్వరం విశ్వాన్యన్యో భువనాభిచష్టే ఋతో నన్యో విదధజ్జాయతే పునః హిరణ్యవర్ణాశ్రుచయ పావకాయా సాగుం రాజా యాసాన్ దేవాశ్రేణ మా చక్షుషా పశ్యత ఆపో భద్ర ఆదిత్ పశ్యామి నా సదాసేం నో సదాసే ప్రదానీ నాసేద్రజో నోప్యో మా పరోయత్ కిమావరే వహుహకస్య శర్మన్ అంభ కిమాసేద్గహనం గభీరం నా మృత్యురమృతంతరిహిన రాత్రియా అన్న ఆసేత్ ప్రకేత ఆనేత వాచగ్య స్వధజాతదేకం తస్మాద్ధాన్యన్న పరః కించనాస తమ ఆసేత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలగం సర్వమాభిగం తుచ్ఛేనా భువపి హితం యదాసీత్ తమసస్తన్మహినా చాయతైకం కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేత ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతిష్ట్యా కవజో మనీషా ఇరశ్చేదో వితతో రశ్మిరేషాం అధస్వి దాసీ ఉపరిస్వి దాసీ రేతోధాసం మహిమాన ఆసన్ సధా అవస్థాత్ ప్రయతి పరస్తాత్ కో అధ్యాదేతక ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవా అస్య విసర్జనాయ అథాతో వేదయత ఆ బభూవ ఇయం విసర్జ్యర్గత ఆ బభూవ యది వా దధే యది వా న యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ సో అంగవేద యది వా న వేద కిగ్స్మిద్వనంక ఉస వృక్ష ఆసీత్ యతోద్యా వా పృథివే నిష్టదక్షః అనేషిణో మనసా పృచ్ఛతే దుతత్ యదధ్యతిష్ఠద్భువనాని ధారయన్ బ్రహ్మవనం బ్రహ్మ స వృక్ష ఆసీత్ యతోద్యా వా పృథివీ నిష్టదక్షః మనేషిణో మనసా విబ్రవీమివ బ్రహ్మాధ్యతిష్ఠద్భువనాని ధారయన్ ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణాత్ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాత సోమముతరుద్రగం హువేమ ప్రాతర్జితం భగముగ్రగం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్త ఆధ్యశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్ రాజాచిద్యం భగం భక్షేత్యాహ భగ ప్రణేతర్భగ సత్యరాధ భగేమాంధ్యయముదవదన్నః భగ ప్రణోజన యగోభిరశ్వైః భగ ప్రణభిర్నృవంతః శ్యామ ఉతేదానే భగవంతః శ్యామ ఉత ప్రపిత్త ఉత మధ్యే అన్నా ఉతోదితామఘవాన్ సూర్యస్య వయం దేవానాగం సుమతో శ్యామ భగదేవ భగవాగం అస్తు దేవాః తేన వయం భగవంతః శ్యామ తంత్వా భగ సర్వయుజ్జో హవేమి స నో భగ పురదేతా భవేహ సమధ్వరాజోషసో నమంత దధిక్రాపే వశుతయే పదాయ అర్వాచీనం వసుమిదం భగన్నః రథమివాశ్వాజిన ఆవహంత అశ్వావతేర్గోమతేర్న ఉషాసః వీరవతే సదముచ్ఛంతు భద్రాః ఘృతం దుహానా విశ్వతః ప్రవీణాః యూయం పాత స్వస్తిభిః సదా నః